43. మనస్సును మంచికి మళ్లించడమెలా? రాముడు, గురుదేవ, మీ విస్తారమైన చర్చ వల్ల విధి విషయంలో నాకున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అయితే నా పూర్వజన్మ వాసనలు నన్ను ప్రబలంగా దుష్కర్మల వైపే లాగుతూ ఉంటే నేను నా మనస్సును సత్కర్మలలోకి ఎలా ప్రవేశపెట్టాలో ఆ ఉపాయం తెలియడం లేదు. దయచేసి ఆ విషయం వివరించండి. వశిష్ఠుడు, రామ, ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మన మనస్సుందే, అది పసిపిల్ల వంటిది. అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపితరత్, జంతోశ్చిత్తంతో శిశువత్ తస్మాత్ తచ్చాలయేద్ బలాత్. 3.2.9 శ్లోక్ 32. పసిపిల్లలు చూడు, అమ్మ కేకలేస్తే నాన్న దగ్గరికి పోతారు, నాన్న కేకలేస్తే అమ్మ దగ్గరికి పోతారు. అలాగే ఈ మనస్సు కూడా ఒక్కొక్కసారి శుభవాసనల దగ్గరికి పోతుంది, మరొకసారి అశుభవాసనల దగ్గరికి పోతుంది. మనస్సు సహజంగానే అశుభవాసనల దగ్గరికి వెళ్ళిందనుకో, అప్పుడు దాన్ని అక్కడ గల అశుభవాసనలు కసురుకున్నాయనుకో, అప్పుడా మనస్సు రెట్టింపు వేగంతో శుభవాసనల దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే మనస్సు శుభవాసనల దగ్గరికి వెళ్ళిందనుకో, అప్పుడు దాన్ని అక్కడ గల శుభవాసనలు కసురుకున్నాయనుకో, అప్పుడా మనస్సు రెట్టింపు వేగంతో అశుభవాసనల దగ్గరికి పోతుంది. ఇక్కడ దుర్వాసనలు కానీ శుభవాసనలు కానీ కసురుకోవడం అంటే వాటికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోవటమే. వాతావరణం అనుకూలంగా లేకపోతే మనస్సు బుడుంగున రెండో దిక్కుకు పారిపోతుంది. కనుక రామ, నీ మనస్సు సహజ సిద్ధంగా సద్వాసనల వైపుకు పోతోందా దుర్వాసనల వైపుకు పోతోందా అని పరిశీలించుకో. సద్వాసనల వైపే పోతోందనుకో, నీ పని తేలికైనట్లే. దానికి అనుకూలమైన వాతావరణం నీ చుట్టూ ఉండేటట్లు చూసుకుంటే చాలు, సద్వాసన దానంతటదే బలపడిపోతుంది. ఒకవేళ నీ మనస్సు సహజంగానే దుర్వాసనల వైపు పోతోందనుకో, అప్పుడు కొంచెం గట్టిగా కృషి చెయ్యాలి. కృషి అంటే నువ్వు నీ మనస్సుతో ఏమీ కుస్తీ పట్టక్కర్లేదు. దుర్వాసనలకు అనుకూలమైన దుర్జనుల సాంగత్యాన్ని, దుష్ట వాతావరణాన్ని ఆయసర్ 52 మాత్రం దగ్గరకు రానీయకుండా ఉంటే చాలు. నీ మనస్సుని సద్వాసనల వైపు మళ్లించడానికి అయినా బలం కోసం సత్సాంగత్యాన్ని, సత్పురుషుల వాతావరణాన్ని నీ చుట్టూతా ఉండే ఏర్పాటు చేసుకో. ఇక నీ మనస్సు పొమ్మన్నా దుర్వాసనల దగ్గరకు పోదు. అయితే రామ, నీకు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా చెయ్యాలి. ఏమంటే, మనస్సు పసిపిల్లవాడి లాంటిదని చెప్పుకున్నాం కదా. పసిపిల్లవాడికి మొదట్లో తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు చేసి ఉన్నట్లుండి ఆ పద్ధతులు మార్చేసి కొత్త పద్ధతులు మొదలుపెట్టమని గోలగోల చేశారనుకోండి, వాడికి అది అర్థంగాక ఇది అర్థంగాక పిచ్చెక్కిపోతుంది. అలాగే నువ్వే నీ పూర్వజన్మలో చేసిన అభ్యాస బలం వల్ల నీ మనసుకి దుష్టవాసనలు పట్టి ఉన్నట్లయితే ఆ మనస్సుని నీవినాడు మంచి మార్గంలోకి తిప్పవలసి ఉంటే పిల్లవాడికి నోట్లో వేలు మాన్పించినట్లు ఉపాయంగా నేర్పుగా మెల్లిమెల్లిగా మార్పు తీసుకురావాలి. కాని మూర్ఖంగా, క్రూరంగా, అతి వేగంగా ఆ పని చేయరాదు. సమతాం సాంత్వనేనాసు నద్రాగితి సనేహ పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్త బాలకం. 3.2.9 శ్లోక్ 33. పురుష ప్రయత్నం చేయమన్నాం గదా అని ఉపాయం లేకుండా మోటుగా మనస్సుని విరుగగొట్టరాదు. ఈ హెచ్చరికను మనస్సులో పెట్టుకొని రామ, నీ మనస్సును శుభవాసనల వైపుకు మళ్లించు.